ఏ శ్రీరామ్ శ్రీరామశరణం మమ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం అరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం తదుపగత సమాస సంధియోగం సమమధురోపనతార్థవాక్యబద్ధం రఘువరచరితం మునిప్రణీతం దశశిరసశ్చ వధం నిశామయత్వం పరమ భాగవతులారా. అకంపనుడు రాముని యొక్క యథార్థ స్వరూపాన్ని రావణాసురునికి తెలియచేశాడు. వెంటనే వెళ్ళి వారిని హతమారుస్తాను అన్నాడు రావణుడు. అంటే అది నీకు సాధ్యం కాదు, నీకే కాదు రాక్షసులు అందరూ కూడా కలిసి వెళ్ళినా కూడా ఆయన్ని జయించలేరు, నేను ఒక ఉపాయం చెబుతా విను. ఏమిటంటావా? భార్యా తస్యోత్తమాలోకే సీతానామ సుమధ్యమా శ్యామా సమవిభక్తాంగీ స్త్రీరత్నం రత్నభూషిత. ఆయనకి సీత అని పేరు కలిగినటువంటి ఒక భార్య ఉన్నదయ్యా, ఆమె చాలా అందమైనటువంటిది. శ్యామా యవ్వన మధ్యస్థ, మంచి యవ్వనంలో ఉన్నటువంటిది. సమవిభక్తాంగి, సరైనటువంటి అవయవముల పొందిక కలిగినటువంటిది. స్త్రీరత్నము, స్త్రీలలోకి శ్రేష్టమైనటువంటిది ఆమె. రత్నం అంటే శ్రేష్టమని అర్థం ఇక్కడ. రత్నభూషిత, రత్నముల చేత అలంకరించుకొని ఉన్నటువంటిది, మంచి అందము, అందానికి తగినటువంటి అలంకారము కలిగినటువంటిది ఆమె. రెండు ఉండాలి, కేవలం ఒకటి చాలదు. అందానికి అలంకారం కావాలి, అలంకరించుకున్నప్పుడు అందం ఉంటేనే అది చక్కగా ఉంటుంది. కనుక రెండు ఉన్నటువంటిది ఆమె. నైవ దేవి న గంధర్వి నాప్సరా నాపిదానవి తుల్యా సీమంతిని తస్య మనసీషు కుతో భవేత్. దేవతలలో కానీ, గంధర్వులు కానీ, అప్సరసలలో కానీ, దానవ స్త్రీలలో కానీ ఆమెతో సమానమైనటువంటి తుల్యా సమానమైనటువంటిది నా లేదు. ఇక మనుషేషు కుత, ఇక మనుష్యులలో ఇంకా ఉంటుందని వేరే చెప్పాలా? అంటే వీరందరికంటే మనుష్య జాతి మరి అప్పుడు ఏ రకంగా వాళ్ళు మరి ఈ జాతులని లెక్క పెట్టుకుని చెప్పేవాళ్ళో అలా మరి అక్కడ వారంతా తిరిగినటువంటి ప్రదేశాలు అందరూ ఆయా కాలముల్లో ఉన్న వాటిని గురించే చెబుతారు తప్ప లేని వాటిని గురించి చెప్పరు. ఆయా తెగలన్న మాట ఇవన్నీ ఎక్కడా కూడా లేరు సీతతో సమానము. తస్య అపహర భార్యాం త్వం ప్రమధ్యతు మహావనే సీతయా రహిత కామీ రామో హాస్యతి జీవితం. నువ్వేమి చేయాల్సిన పని అంటే ఏంటంటే ఏం చేయవసరం లేదు, ఆమెను అపహరించుకొని తీసుకురా. అపహర, ఆవిడను అపహరించు అంటే ఏదో ఒక విధంగా దొంగతనం చేసి ఆమెను తీసుకొచ్చేసినట్లయితే సీతయా రహిత, ఆ సీతాదేవి లేకపోతే రాముడిక బ్రతకడు, జీవితం విడిచిపెట్టేస్తాడు, రాముడు బ్రతకడు, ఇదే ఉపాయము అన్నాడు అకంపనుడు. చాలా జాగ్రత్తగా ఈ జరిగే సంభాషణలు ఇవి మనము తెలుసుకోవలసిన అవసరం ఉన్నది, చరిత్ర కోసం, కథ కోసం. అరోచయత తద్వాక్యం రావణో రాక్షసాధిప. అరోచయత అంటే అపహరించుకొని తీసుకురమ్మన్నటువంటి మాట అరోచయత, ఇష్టంగా లేదట, అనుకూలత్వేన నా అంగీచకార, అది ఇష్టంగా లేదు రావణాసురుడికి, మంచిగా అనిపించలేదు ఆ మాట, అపహరించటం అనే మాట మంచిగా అనిపించలేదు. అంటే మొట్టమొదట వినగానే తనకి ఏమిటిది, ఒక స్త్రీని దొంగతనంగా తీసుకురావటం ఏంటి, తీసుకొస్తే ఆ దిగులతో అతడు చనిపోవటం ఏంటి, వీరులకు వీరత్వాన్ని చూపించాలి తప్ప అని అతడికి అది రుచించలా. చింతయిత్వా మహాబాహుః అకంపనము వాచః. చింతయిత్వా అంటే ఆలోచించాడు, చెప్పిన మాటని ఆలోచించి దానికి అంగీకరించాడు అన్నారు. ఏం ఆలోచించాడు ఇప్పుడు? మరి ఆలోచించటం అంటే ఏం ఆలోచించి దీనికి అంగీకరించాడు అని అంటే, మహేశ్వర తీర్థులు అనేటటువంటి ఆయన కూడా రాశారు ఒక వ్యాఖ్యానం, మహేశ్వర తీర్థీయము అంటారు. చాలా విషయాలు దీంట్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈయన మహేశ్వర తీర్థులు ఏం చెబుతూ ఉన్నారంటే, ఇక్కడ అస్మిన్ అర్థే, ఈ అర్థమునందు ఉత్తర రామాయణోక్త సనత్కుమార రావణ సంబంధిని అగస్త్యరామ సంవాద రూప కథ అనుసంధేయ. ఇక్కడ ఉత్తర రామాయణంలో చెప్పబడినటువంటి ఒక కథ, అది సనత్కుమారుడు రావణుడికి ఒక సంవాదం జరిగింది, అది రాముడికి అగస్త్య మహర్షి చెప్పాడు. ఈ కథని అనుసంధించండి ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన. తథాహి రామం ప్రతి అగస్త్య వచనం, రాముడితో అగస్త్యుడు చెబుతూ ఉన్నాడు. అంటే ఉత్తర రామాయణం అంటే రామాయణానికి ఉత్తర భాగము అని అర్థం. దాంట్లో రామచంద్రస్వామి పట్టాభిషేకం అయిన తర్వాత ఋషులు అందరూ వస్తారు, అగస్త్యుడు, ఇంకా కాశ్యపుడు, ఆ కాలంలో మంచి ప్రసిద్ధి పొందినటువంటి వారందరూ కూడా వచ్చి రాముని దీవిస్తే రాముడు వారందరికీ కూడా ఒక ఆసనాలు ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి ఆయన సభ తీర్చాడు. దానిలో అగస్త్యుడు, అగస్త్య మహర్షి చెబుతాడు రావణాసురుని యొక్క పూర్వవృత్తాంతం అంతా. అతడు సామాన్యుడు కాదు రామా, రావణాసురుడు అతడు శ్రవోబ్రహ్మ కుమారుడు, తపస్సు చేసినటువంటి వాడు అంటూ అతని జన్మకథను ఆ కథలన్నీ చెబుతాడు అక్కడ. అలాగే ఆంజనేయ స్వామి పుట్టుక, వాలి సుగ్రీవుల జననము, ఇవన్నీ కూడా ఆయనే చెబుతాడు అగస్త్యుడే. ఇదంతా ఉత్తర రామాయణ గాథలు. దేవతలు పోయి మొరబెట్టుకోవటము, లక్ష్మీదేవి ముందుగా రావటము, వేదవతిగా ఆవిడ అవతరించటము, తర్వాత సీతగా ఇక్కడ మిథిలా నగరంలో ఆ భూమి భూభాగంలో పెట్టెలో ఉండటం, ఈ కథలన్నీ కూడా ఆయన చెప్పినవే. అవి దీంట్లో ఒకటి ఏమిటనంటే, అధాపరాం కథాం దివ్యాం శృణురాజన్ పురాతనీం యదర్థం రామ వైదేహి రావణేన హృతాపురా. రావణుడు ఎందుకోసం అపహరించాడు అనుకున్నావు సీతమ్మను, చెప్తా దాన్ని కూడా విను అని చెబుతూ ఉన్నాడు ఆయన. సరే, ఇది సంస్కృతం చెప్పారు ఆయన. దీనికి కూడా చాలా గొప్పగా తెలుగులో రాసినటువంటి ఆయన కంకంటి పాపరాజు గారు అంటారు ఆయన్ని. చాలా ప్రౌఢ కావ్యం అది, అది సాహిత్యాభిలాషులకు మాత్రం విడిచిపెట్టలేనటువంటిది, చాలా గొప్పది, అంత గొప్పది. దాంట్లో ఆయన చెప్పినటువంటివి కొన్ని చూద్దాం. తెలుగు కనుక, ఒకసారి రావణాసురుడు దండయాత్రకు బయలుదేరాడు అంటే, అతడు ప్రొద్దున్నే లేచి ఏ దిక్కుకు చూస్తే ఆ దిక్కుకే వెళ్ళిపోతాడు. దండయాత్ర అదే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. ఏ ఆలోచన లేదు, ఏ భయము లేదు, ఒక ప్రణాళిక అవసరం లేదు. పుష్పక విమానం ఎక్కి ఒకడు పోయినా పోగలడు, సైన్యాన్ని తీసుకుపోతాడు. అలా పోతూ ఉన్నాడు. అప్పుడు నారద మహర్షి వచ్చాడు ఎదురుగా. ఎదురైన పోరుదిండికి పది శిరస్సుల పొలసు దిండి ప్రణమిల్లే. తెలుగు, అచ్చమైనటువంటి తెలుగు ఇది. పోరుదిండి అంటే పోరే తిండిగా కలవాడు కలహాశనుడు, కలహభోజనుడు నారదుడు. ఆ నారదుడికి పొలసు దిండి ప్రణమిల్లెను. పొలసు అంటే మాంసం, మాంసాశనుడైనటువంటి రావణాసురుడు, రాక్షసరాజు నమస్కరించి, తాతగారు నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు అన్నాడు. ఈయన కూడా బ్రహ్మకుమారుడే నారదుడు. మరి పులస్త్యుడు ఇతనికి తాత రావణుడికి. కనుక వాళ్ళిద్దరూ బ్రహ్మకుమారులు కనుక ఆ వరుస పెట్టి తాతగారు అన్నాడు. తాతగారు ఏమనుకుంటున్నారు నన్ను గురించి, ఏమనుకున్నది ఏంటి రావణ? వలసల్దీరను ఊర్ధ్వలోకములు నీ ధాటికి ఆగలేకపోయి నీ గడగడ వణికి పోతూ ఉన్నారు. నిలవకూలీలు భార్యాబిడ్డలతో కుండా చట్టి నెత్తినేసుకుపోయినట్టుగా పోతూ ఉన్నారయ్యా. ఊర్ధ్వలోకాలన్నీ కూడా ఎక్కడ అసలు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు, పోతూ ఉన్నారు అన్నాడు. వలస వలసపోతూ ఉన్నారట. అంటే అప్పుడు అనుకున్నాడు, ఓహో సరే ఇంకెందుకని సైన్యాన్ని వెనక్కి పంపించేసి ఇంతకీ అసలు సరే నారద మహర్షి దగ్గర సెలవు పుచ్చుకున్నాడు. నేనే పరబ్రహ్మన, ఏమసలు నన్ను చూసి దడిచిపోతున్నారు, లోకాలన్నీ జయించాను. తాను వేదాలు చదువుకున్నాడు చదువులో, కనుక తనకి తెలుసు నేనేనేమో అనిపించింది. అయితే నేను అనేటటువంటిది నా అంతట నేను కాకుండా ఎవరైనా ఒక మహర్షి చేత నీవే పరబ్రహ్మవని అనిపించుకొని ప్రచారం చేసుకుంటే బాగుంటుంది. మహర్షులు హిమాలయాల్లో ఉంటారని హిమాలయాలకు వచ్చాడు. వస్తే అక్కడ సనత్కుమారం ఆసీనము సనత్కుమార మహర్షిని చూశాడు. చూసి ఆయనని అడిగాడు, ఏమయ్యా మహర్షి నాకు ఒక సందేహం. నీకా, నీకు సందేహమా? ఏమి అంటే ఏం లేదు, వేదములలో నిరంజనుడు, నిష్క్రియుడు, నిష్కలంకుడు అంటూ అనేక రకాల పేర్లు ఉన్నవి, కానీ నామవాచకాలుగా లేవు, అన్నీ విశేషణాలుగా ఉన్నాయి. నామవాచకముగా ఎవరు వస్తారు అని అడిగాడు. మరి విశేషణాలు అని అంటే ఏం తెలుస్తుందండి విశేషణాలు? ఆయన నిరంజనుడు అంటే ఏ అంజనము కాటుక ఏ కల్మషము లేనివాడు, నిష్క్రియుడు ఏ పని చెయ్యడు, ఈ విధంగా ఉంటే ఎవరిని అతను? అలాగే భారూప ప్రకాశించేవాడు, సత్యసంకల్ప సత్యసంకము కలవాడు, విజరహ విమృత్యు ముసలితనము లేనివాడు, మృత్యువు లేనివాడు, ఆకలి లేనివాడు, దప్పిక లేనివాడు అని అంటూ అనేక రకాలుగా చెప్పింది. ఎవడు ఇంతకీ నామవాచకం ఏమిటి అంటే, మంచి ప్రశ్నే అడిగావు నారదా, సరే ఆలోచించి చెప్తాను నీకని కాసేపు ఆలోచించి చెప్పాడు. విను, నారాయణ కృష్ణ విష్ణు హరి గోవిందాఖ్యలం చల్వగున్. అతని నామవాచకాలు కూడా ఉన్నాయి, అవి చాలా వేదభాగాల్లో ఉన్నాయి, నువ్వు కొంత చూసి ఉంటావు. నారాయణ కృష్ణ విష్ణు గోవింద అనేకమైన నామవాచకాలు ఉన్నాయి. ఓహో అలాగా, అయితే తాను కాదన్నమాట పరబ్రహ్మ అనుకున్నాడు తనలో తానే అనుకుని. సరే మరి ఆయన పరబ్రహ్మ అయితే మనమంతా జీవులమే, అందరమీ జీవులమే, ఆయన సన్నిధి చేరటమే ఈ వేద వేదాంగాలకు అన్నిటికీ కూడా పరమ ప్రయోజనము. మరి ఎలా చేరాలి? ఎలా చేరటం అంటే ఆయన ఆశ్రయించటమేనయ్యా. ఆయన శరణాగతి చేస్తే ఆయన తన దగ్గరకు చేర్చుకుంటాడు, మేమంతా అదే పని చేస్తూ ఉన్నాం. అబ్బే అది నాకు ఇష్టం లేదు, శరణాగతి అనేది నాకు ఇష్టం లేదు. మరి నాకు వైరమే ఇష్టం, ఆయనతో పగ పెంచుకొని యుద్ధం చేయటమే. అలాగా, సరే ఆలోచిస్తా, నువ్వు చెప్పింది కూడా బాగుంది. చెపల్ల తల్లేని చూట్కులను సాటకు శౌరి ముఖంబు జోచుచున్, విపుల రణాగ్రభాగమున విష్ణుని పేరులు పెట్టి పిల్చుచున్, కుపిత మనస్కులై వరసి కొంచు ముకుందుని మ్రోలగూలు దైత్యపతుల భాగ్యమింత సుహృతాత్ములకై నన్ను కల్గనేర్చునే. బాగుంది రావణ, నువ్వు చెప్పింది. యుద్ధంలో బాణం గురిపెట్టి కొట్టాలి అని అంటే చూపు కదలకూడదు, ఆ రూపాన్ని చూడాలి. చపలతలేని చూట్కులను ఎటు కదలకుండా రెప్పపాటు కూడా లేకుండా చూడాలి, అదేగా ధ్యానం అంటే. మరి ఆయన ముఖం చూస్తూ, ఆయన పేర్లు పెట్టి పిలుస్తూ, ఆయన్నే చూస్తూ అంచకాలే స్మృతిరియాతు అంటూ, అంచకాల స్మృతి అది మోక్షము, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి అంటూ చెప్పాడు కదా ఆయన. ఆ మోక్షమే సామాన్యం కాదు సుమా, నీ ఆలోచన ప్రణవంబు జపించు ఫలం మాధవుడేయు అస్త్రాళి మునిగి నయంతలోన. ఆ ప్రణవము ఓంకారము జపించితే, ఆ పెదవుల తడి ఆరకుండా ఉచ్చరిస్తే ఎంత ఫలమో, ఆయనేసే బాణములలో మునిగితే అంత ఫలము. బహుకాల చింతనా ఫలము మాధవు చేరి అట్టహాసము చేసినంతలోన. అట్టహాసము, నవ్వుతారు పోయి. ఆ జరాసంధుడు అంటూ ఉండేవాడు, పోరు నీకే ఎలా గోపాల, పొమ్ము పొమ్ము, దేనికయ్యా నీకు యుద్ధం ఏమిటి, గోపాలుడు గోవుల్ని కాసుకోపో, ఆ గోపికలు ఉంటారే పిల్లలు వాళ్ళ మధ్యని తిరుగు. అదలించి రొప్పంగా ఆలమందలు కావు. ఏమన్నా ఆవుల మందలు అనుకున్నావా? హాయ్ హాయ్ హాయ్ హాయ్ ట్రర్ అని కేకలేయటానికి ఏమనుకున్నా? గంధ గజేంద్ర సింహములు కానీ మదించినటువంటి ఏనుగులు సింహాలు ఉన్నటువంటిది మా సైన్యం ఇదంతా, నీకెందుకయ్యా పోరు అంటాడు. అలాగే అలా ఎదురుపోయి అట్టహాసం చేస్తే అంత ఫలం సుమా, చాలా మంచిది నీ ఆలోచన అన్నాడు. అయితే మరి ఆయనకి నాకు అసలు యుద్ధం జరుగుతుందంటావా, నేను చనిపోతాను ఆయన చేతిలో అంటే మళ్ళీ చెప్పాడు, సనకావరజుండిట్లను కనకాచల ధీర పంక్తి కంధర వినుమా ఘనకాయునితో నన్ను మార్కొని కాయము వీడగలవు కొందకు మదిలో. తప్పకుండా భవిష్యత్తు ఆలోచించి చెప్తున్నా నేను, యుద్ధం వస్తుంది, నీవు ఆయన చేతిలో చనిపోతావు, నీకేం భయం లేదు అన్నాడు. అంటే అది ఎట్ట జరుగుతుందో కూడా చెప్పండి అన్నాడు. మొండిగా పట్టు పెట్టాడు. అంటే రాక్షస పట్టది పడితే విడవడు. కాసేపుడికి ఒక మాట అడిగి, కాసేపుడికి ఒక మాట అడిగి, ఇదిగో ఒక డౌటు, అదొక సందేహం, ఏమి ఉండవు, పట్టిన పట్టు అంత తేలిపోవాలి, ఆలోచించి చెప్పాడు. జరగబోయేది ఇది. వేల్పులు కావించు విన్న పంబులు వించు హరి నిన్ను వధించు నాత్మమించు రవికులాబ్ధి జనించు రామనామము కాంచు. ఆ రాముడుగా పుడతాడు నీకు. రాబోయే కాలంలో వేల్పులు పోయి దేవతలు ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన చేస్తే రవికులాబ్ధి, సూర్యవంశంలో పుడతాడు రాముడు అనేటటువంటి పేరు ఆయన ధరిస్తాడు. ఆ తర్వాత ఆ విశ్వామిత్ర మహర్షి యాగరక్షణ కోసమై వచ్చి దశరథ చక్రవర్తిని అడిగితే ఆయన పంపిస్తాడు. శిల జల్వ ననరించు చివుని శాపముద్రుంచు జానకి వరి ఇంచు సంతసించు. ఆ శిలను చలవ స్త్రీగా చేస్తాడు, జానకిని వరిస్తాడు, శివుని శాపాన్ని ధృంచి శివధనుర్భంగం చేసి సీతామహాదేవిని పెళ్లి చేసుకుంటాడయ్యా. జామదగ్నికలంచు జనకాజ్ఞపాలించు ముని వృత్తి ధరించు వనిచరించు. పరశురామ గర్వభంగం చేస్తాడు, పినతల్లి కోరిన వరాలకి తండ్రి ఆజ్ఞ చేత అడవులకు పోతాడు ముని వేషాన్ని ధరించి. నీ సహోదరి ముక్కు ఖండింపబంచు సరగ ఖరదోషణాదుల సంహరించు అవనిసుత నీవు కొనిపోవ ఆగ్రహించు అది నిమిత్తంబు నిన్ను రాముడని వధించు. నీ చెల్లెలు సోర్పణఖ వెళ్తే దాని ముక్కు చెవులు కోస్తాడు, ఆ తర్వాత ఖరదోషణాదులందరినీ సంహరిస్తాడు, అప్పుడు సీతాదేవిని నీవు అపహరించుకుని పోతావు, అదుగో ఆ నిమిత్తముగా నిన్ను యుద్ధములో చంపుతాడు రాముడు అని రామాయణాన్ని జరగబోయేది చెప్పినవాడు సనత్కుమారుడు. అంతేగాని వాల్మీకి కాదు, లోకానికి ఇది తెలియక వాల్మీకి ముందు రాస్తే తూష తప్పకుండా ఈయన ఏదో నడిచాడు అనుకుంటుంటారు, అది పొరపాటు, తర్వాత రాసింది వాల్మీకి. అలా మొత్తం రామాయణం అంతా చెప్పి రామునితో అంటాడు, రామనృప అలా వింటి గద రావణు బుద్ధి సమృద్ధి జానకిన్ కాముకుడై హరించినని కానక పల్కుదురు ఆమె ఇందిర శ్యామయటంచు నీవు హరివంచు మనంగున యుద్ధభూమి నీచే మృతిబంధ కావలచి సీతనుగిన్ కొనిపోయే లంకకున్. ఇది సుమారామా, రావణుని బుద్ధి నీ చేతిలో చనిపోవాలని సీతాదేవిని తీసుకుపోయాడు, అని చెప్పాడు అగస్త్య మహర్షి రామచంద్రస్వామికి. అది ఈయన ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు ఆయన, అతయేవ రావణస్య సీతారామ భృత్యత్వేన తా ఉద్దిశ్యతే దేన వక్ష్యమాణాన్ని బాహ్యదృష్ట్యా దుర్భాషణవత్ ప్రతీయమానాన్యపి వాక్యాన్ని వస్తుతః స్తుతిపరాణ్యేవ తథా తత్ర తత్ర వ్యాఖ్యాస్యామః. ఇక్కడ చూస్తూ ఉంటే ఆ సీతారాములను గురించి అనేక పరుష భాషణములు మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ కూడా నేను స్తుతిపరంగా వ్యాఖ్యానం చేస్తాను అంటూ ఉన్నాడు ఈ మహేశ్వర తీర్థులు. ఇది తెలియక చాలామంది ఏదో సీతాదేవిని అగ్నిలో పెట్టాడు, అక్కడ నుంచి మళ్ళీ ఒక మాయ సీతను తెచ్చాడు, ఇవన్నీ కల్పించుకుని చెబుతారు, ఏమీ అవసరం లేదు. ఇది అసలు రావణుని ఉద్దేశం, ఆవిడను తల్లిగానే భావించాడు. ఆయా విషయాలు వచ్చినప్పుడు అక్కడక్కడ వ్యాఖ్య చేస్తానంటూ ఉన్నాడు ఆయన. చింతయిత్వా ఆలోచించాడు అని అంటే ఏమిటి అని అంటే ఇది ఆలోచించాడు అని మహేశ్వర తీర్థులు చెబుతూ ఉన్నారు. అంత గొప్పది రామకథ, ఎన్నో రహస్యములు ఉన్నటువంటిది. మానవుడుగానే రాముడు తాను ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఇతరులు దేవుడు అంటే అనుకోండి. అదే ఇప్పుడు కూడా ఎవరైనా సరే ఇతరులు గొప్పగా పొగిడితే పొగిడించుకుందాం, ఎవడికి వాడు నేనే అంటే మాత్రం అసుర సంపద అవుతుంది. అది గీతలో కూడా చెబుతాడు ఆ మాట. కనుక ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. జై శ్రీరామ్, శ్రీరామ శరణం.